నీళ్లు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక పిల్లోడు ఒకనాడు ఆ పిల్లాన్ని సీమ గుట్టింది సీమ గుట్టి సిన్నోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే సీమ గుట్టి సిన్నోడు ఏడుస్తుంటే సీమ సీమ ఎందుకు నువ్వు కుట్టావంటే పుట్టలో ఏలడితే పుట్టన నా పుట్టలో ఏలడితే పుట్టన నేను పుట్టన అంట పుట్టన అన్నదే అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు అది విన్న సిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో కట్టు కథలు చెప్పి నేను కవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మళ్ళీ నవ్వాల పక పక మళ్ళీ మళ్ళీ నవ్వాల పక పక పడుచు పిల్ల కోటి పల్లి లేవు దాటి బంగారు మామ కోసం గోంగూర చేనుకొస్తే రేవులో నీడల రాగం సాకి రేవులో గుతుకుడు తాళం నీలాటి రేవులో నీడల రాగం సాకి రేవులో గుతుకుడు తాళం కదరినత కదరినత Hey